చల్లగాలి సంబరాలు చిలికి వెచ్చనైనా మచ్చికైనా ఊసులెన్ను పలికి చెప్పరాని ఆశలన్నీ కళ్ళలోన కదిలే కమ్మనైన బాసలేవు గుండెలోన రగిలే మీ నవ్వులే మల్లె పూలే శుభరాత్రి ఒక మాదిరి వయసు విరుసు శివరాత్రి మెదురరాడు శుభరాత్రి ఒక మాదిరి వయసు విరిసి శుభరాత్రి నిదురంగ